అంగిరసో వై సత్రమాసదేశువర్గం లోకమాయం తేషాగం హవిష్మాగిశ్చ హవిష్కృత్యాహీయేతాన్ తావకామయేతాగం సువర్గం లోకమియావేతి తావేతం విరాత్రమపశ్యతాం తమాహరతాన్ తతో వైతౌ సువర్గం లోకమైతాన్యగేవం విద్వాన్ విరాత్రేణ యజతే సువర్గమేవ లోకమేతి కావైతాం పూర్వేణా ఛతముత్తరేణాభిప్లవః పూర్వమహద్భవతి గతిరుత్తరం జ్యోతిష్టోమోగ్నిష్టోమః పూర్వమహద్భవతి తేజస్తేనామరుంధే సర్వస్తోమోదిరాత్ర ఉత్తరగం సర్వస్యాప్యై సర్వస్యావరుద్ధ్యై గాయత్రం పూర్వేహ సామభవతి తేజో వై గాయత్రే గాయత్రే బ్రహ్మవర్తసం తేజదేవ బ్రహ్మవర్తసమాత్మన్ ధత్తేత్రేత్తుభముత్తర భోజో వీర్యం దృష్టగోజయేవ వీర్యమాత్మన్ ధత్తేరసంతరం పూర్వేహ సామభవీయం వైరసంతరమస్యామేవ ప్రయతిష్ఠతి బృహదుత్తరేసౌ వై బృహదముష్యామేవ ప్రయతిష్ఠతి బృహదాహుక్వ జగదీజా విష్ణుచేతి వైఖానసం పూర్వేహన్ సామభవతేన జగత్తేనైతి షోడశుత్తరేతేనానుష్టుభోసాహుర్యస్సమానేర్ధమాసే జాతామన్యతరస్యాన్నీర్యమనుపద్యేతమాస్యాం పూర్వమహద్భవత్యుత్తరస్మిన్నుత్తరం నానైవార్ధమాశయోద్భవతో నానాభీర్యే భవతో హరిష్మన్నిధనం పూర్వమహద్భవతి హరిష్కన్నిధనముత్తరం ప్రతిష్ఠిత్యై ఆపో వా ఇదమగ్రేసరిణమాధేత్తస్మిన్ ప్రజాపతిర్వాయుర్భూత్వాచరత్సమామవశ్యత్తాం వరాహో భూత్వా హరత్తాం విశ్వకర్మా భూత్వాప్యమాత్సా ప్రసరసా పృచ్యభవత్తత్ప్రచవ్యై పృచవిత్తం తస్యామశ్రామ్యత్ ప్రజాపతిస్త దేవానసతిరాసో నృద్రాణామిత్యాం తే దేవా ప్రజాపతిమబ్రువన్ ప్రజాగామహాయుషోబ్రవీ పదాక్షేవంతపసి ప్రజననమిభ్యోగ్యమాయుధనం ప్రాయచ్చతేనాయుధనేనశ్రామ్యేనాశ్రామ్యం తే సంవత్సరేకాంగాముసభ్యో రుద్రేభ్యాదిత్యేభ్య ప్రాయచ్చన్నేతాగం రక్షద్భ్యమిషాం వసవో రుద్రాదిత్యా రక్షందామసుభ్యో రుద్రేభ్యాదిత్యేభ్య ప్రాజాయత్రీణి శతాని ప్రజాపతిమబ్రువన్ సహస్రేణ నవజాతేష్టోమేణ వసూనయాజయత్తమల్లోకమజయంతచ్చాదుదస్వముఖేన రుద్రాలయాజయంతచ్చాదుదస్వతిరాత్రేణానిత్యాలయాజగత్తే మల్లోకమజయంతచ్చాదుదస్తంతరిక్షంజలైరేగజలస్మాద్రాఘాతుకానాయతనాహితస్మాదాహుశిలం వై మధ్యమహస్తిరాత్రస్యమస్యాన్నాజ్యం భవతి సంయానాని సూక్తాని సగంసలి షోడశిలగం శకం సత్యం నో సత్యాశిలం భావాస్మాత్రస్యాగ్నిష్టోమదేవ ప్రథమహస్యాధోక్షోసాదిరాత్మేషాం లోకానాం విశుద్ధ్యై త్రీణి త్రీణి శతాన్వినోషేణాహమవ్యవిచ్ఛిన్నాని తేషాం లోకానాం విచ్ఛిందాద్రాజన్నేక్షిణదానేత్యసారమ్యాదేత్తస్యామింద్రశ్రవిష్ణుష్టవ్యాగచ్చేదాగం సరీంద్రో మన్యతాన గామా ఇదం విష్ణు సహస్రం వర్క్షతమగల్పేత విభాగేంద్రస్తే విష్ణస్తద్వారేభ్యనోచ్చతముభాయజ్ఞస్వరుచితాం వారేతామచ్చా వాగదేవ శకం సత్యసయాహోత్రేతారం వా అభ్యతిరిచ్యతే హోదానాస్తాయుతాసాహున్నేత్రేక్తాహస్రస్ ఉన్నేతావసాహు సర్వేభ్యస్తరస్భ్యోదే ృతాగచ్చాసావసంచరేత్యసాహుర్బ్రహ్మణేభాగం బ్రహ్మణేంద్రోమి బ్రహ్మావేష్ణవోగేభ్యథైవేథాహుర్యా కళ్యాణే బహురూపాసాదేగేత్యసాహుర్యాద్యూపో భగదగేసాదేగేతి సహస్రస్య వైహేత్తేతద్వారేతత్సహస్రస్యాగనగం సహస్రగ్ స్తోత్రీయా సహస్రం దక్షిణ సహస్ర సంవిధస్సు వర్గోస్సు వర్గస్య లోకస్యాభిజిత్యై సోమో వై సహస్రమవిందత్తమింద్రోన్వమిందత్తౌ యమోన్యాగచ్చత్తావ్రవీదస్తు మేత్రాపేత్యస్తు హి ్రూతాగంసగమేకస్యాం వీర్యం పర్యవశ్యదియం వాస్య సహస్రస్య వీర్యం విభర్తేవ్రవీదియం మమాస్త్వేతద్యమయోరపితావ్రూతాగం సర్వే వా ఏతదేతస్యాం వీర్యం పరిపశ్యామోగుం సమాహరామః ఇది తస్యామగుం సమాహరం దదామప్సు ప్రావేశయన్ సోమాయో దేహీతి సారోహిణీ పింగళైకహారిణే రూపం కృత్వా త్రయస్త్రగం సదాచత్రభిశ్చ సతే సహోదేష్టస్మాద్రోహిణ్యా పింగళైకహాయన్యా సోమం క్రేణీయాద్యదేవం విద్వాన్ ద్రోహిణ్యా పింగళైకహాయన్యా సోమం క్రేణాదిత్రయత్రికం సదా చైవాశ్చత్రభిశ్చతే సోమక్రీతో భవతి సుక్రీతేన యజదేతామప్సు ప్రావేశయన్నింద్రాడోహిణీ లక్ష్మణాపష్టౌ హేవార్త్రఘ్నే రూపం కృత్వా త్రయత్రికం సదా చత్రభిశ్చతే సహోదేష్టస్మాద్రోహిణీ లక్ష్మణాం పష్టౌ హేం వాత్రఘ్నేందద్యాద్యేవం విద్వాన్ ద్రోహిణీల్లక్ష్మణాం పష్టౌ హేం వాత్రఘ్నేం దదాయత్రయత్రయోషత్రైవాస్తత్రేణదాసాదత్తా భవతి తామప్సు ప్రావేశయమాయోజేహే మూర్ఖాదజ్జఘన్యారూపం కృత్వా త్రయత్రికం సదాయత్రభిసహోదేత్తస్మాజ్జలదే మూర్ఖాజ్జఘన్యామనస్తరణే కరువేద ఏం విద్వాంజలదే మూర్ఖాంతజ్జఘన్యామనస్తరణే కరుతే త్రయత్రికం సచ్చైవాస్త్రేణి సదాయుష్మిల్లోకే భవతి వాగే వదహస్తమేకస్మాదేర సాహివర సహస్రమస్య సాదత్తా భవతి తస్మాద్వరో న ప్రతిగృహ్య సాహివర సహస్రమస్య ప్రతిగృహీతం భవతీయం వరైతి బ్రోజాధాన్యాం బ్రోజాభియం మమే విధాత్సహస్రమ ప్రతిగృహీతం భవత్యుభయదగేణి సహస్రం వరస్తాదేతమిల్యాణే లోపసమర్థాధాస్యాత్సాహి వరస్తమధ్యైతముత్తరేణాగ్నేభ్యం పర్యాణీయాహవనీయస్య తే ద్రోణకలశమవగ్రామగేదాలిఘ్రకలశం వ్యక్తిరుధారాపయస్వత్యాత్సా విషంచిందవ సముద్రం వసంధవ సామా సహస్రాభయ ప్రజగా వదుభిస్సహ పునర్మావిషదాద్రైలి ప్రజగే వేదం పశుభేరయ్యా సమధ్యగతి ప్రజావాన్ పశుమాన్ భవతి ఏమం వేదగా సహాగ్నేభ్యం వయత్య పురస్థాంతిష్టంజాంజుభుజాభాజ్ఞ స్వర్ణపరాజయేషేన పరాజిజ్ఞేకదశ్చనైనా ఇంద్రశ్చ విష్ణోనవస్పృథేథాన్ ప్రేథా సహస్రం విగదైరయేథామిత్రేథాయ భక్తం వైత్రిధాత్రే సహస్రగౌదాహస్రే సహస్రశ్రేణీనాత్రాహంకరోజరూపాణి జుహోజరూపేనాగం సమర్థ్యగతిశ్చాపోత్సాయకన్నమాజపేరంతేజరస్పతి ప్రియ ప్రేయశివహి విశ్వత్తే కారితే అగ్నిరే నామాని సుకృతం మా దేవేషు బ్రూతాజలి దేవేభ్యదేవే నమా వేదగత్తం వేదం దేవాబుధ్యందే సహస్రదమ్యా వేయజమానస్వర్గం లోకమేజైనగం సువర్గం లోకం గమయతి సామాసువర్గం లోకం గమయేత్యాహసువర్గమే వేదం లోకం గమయతి సామాజ్యోజస్పందం లోకం గమయేత్యాహ జ్యోజస్పందమే వేదం లోకం గమయతి సామా సర్వాన్ పుణ్యాల్లోకాన్ గమయేత్యాహ సర్వానే వేదం పుణ్యాల్లోకాన్ గమయతి సామాః ప్రతిష్టాంగమయ ప్రజలా పదభిస్తహ పునర్మాన విశదాద్ధైర్ ప్రజైవేనం పశుభేరయ్యాం ప్రతిష్టాపయతి ప్రజాభాన్ పశువాన్న ఇవాన్ భవతి ఏం వేదతామగ్నిధేవాహ్మలే వాహోత్రే వోద్గాత్రే వాధ్వర్యమే వాద్య సహస్రమస్కదా దత్తా భవతి సహస్రమస్ ప్రతిగృహీటం భవతి గస్తామవిద్వాన్ ప్రతిగృహ్ణాదితాం ప్రతిగృహీరాదేకాదిన సహస్రమేకాన్ భూతాం ప్రతిగృహామిన సహస్రమేకామా భూతాభిషమాసహస్రమిత్యేకామేవీనాం భూతాం ప్రతిగృహ్ణాదిన సహస్రైన్యమేవం ేవాహస్వామిషదాభిషేవాషేణుషదాసువాభూతాభిషేణుమినస్తి బ్రహ్మవాదినో వదంతి సహస్రగం సహస్రతమ్యం వేతి సహస్రతమేకం సహస్ర ప్రాజేముత్సృజేత్ సహస్రగం సహస్రతమ్యం సహస్రమప్రజ్ఞాత్రగం సువర్గం లోకం న ప్రజానీయ ప్రజేజేముత్సృజరితాగం సహస్రమను పరిగామత్తదే సా ప్రజానతే సువర్గం లోకమేత యజమానమభ్యుత్సృజలి క్షిప్రే సహస్రం ప్రజానమత్తమానీయతే ప్రసమాదేవాన్ గచ్చతి అత్రిదాదౌర్వాయ ప్రజాముద్రగామాగసరిశ్యతోరాత్రమశ్యమాహరత్తేనాయోస్తాదో వీరా ఆజాయంతసోగాసోద్గాదాస్వద్భరయస్తుభేజోగేవం విద్వాగిష్టదోరాత్రేణ యజదాస్తాదో వీరాజాయంతే సుహోదాసోద్గాదాస్వద్భరయస్తుభేజోగే చతుర్భిగంశాపవమానా బ్రహ్మవర్తసంతద్యముద్దంతస్తోమాశ్రే సాత్రిక శ్రద్ధాయజమానం చత్వారి వీర్యాని లోపానమంతేంద్రియం బ్రహ్మవర్తసమన్నాగశ్చతురస్తోమాన్స్తోమానమశ్రత్నాహరత్తైరేదరేదరేవసమేనావానందేంద్రియం తృతీయేనాద్యంచతుర్థైరేవం విద్వాగశ్చతురస్తోమాన్స్తోమానాహరతిరేదరే ్రహ్మవర్చసంతృతీరేనాన్నాత్యంతృత్యేనగామేవాద్భోక్తామే యజమానద్భోతి సమరగ్నిపుష్టికామశ్చదోరాత్రేణాయజరసేతాన్ పోషాగం నపుష్యత్తస్మాత్పజతో జామదగ్నిజోరసంజాతానేవ పోషాన్ పశ్చేహం విద్వాగశ్చదోరాత్రేణ యజతే పురోడాశున్యముపసతో భవంతి పశవో వై పురోడాశ పశూనేవరుంధేన్నం వై పురోడాశోన్నమేవరుంధేన్నాశ పశువాన్ భవతి ఏం విద్వాగశ్చదోరాత్రేణ యజతే సంవత్సరో వా ఇదమేకాంశేతం పంచరాత్రమపశ్యత్తమాహరత్రేణాయతృతోనృతేమం విద్వాన్ పంచరాత్రేణ యజతే ప్రైవజాయతే తరదవ సృష్టానవ్యావత్తంతరేతం పంచరాత్రమపశ్యంతమాహరంతేనాయజంతరతో వైదేవ్యావర్తంతయేవం విద్వాన్ పంచరాత్రేణ యజతే విపాత్మనాభ్యాతుర్వేణావర్తతే సార్వజైని శ్రౌజయోగామయమాన్ పంచరాత్రమాహరత్రేణాయజ సహస్రం వసూన్ ప్రాప్నోగ్రయేమం విద్వాన్ పంచరాత్రేణ యజతే ప్రసహస్రం వసూనాప్నోతిమర ప్రావాహనయగామయద భాజ ప్రవదితాశ్యామిషేతం పంచరాత్రమాహరత్రేణాయజ ప్రవదితాభవద్యేమం విద్వాన్ పంచరాత్రేణ యజతే ప్రవదతేమ భాజ భవత్యసోరేణం చతురాత్రోదరిక్రషడ్రాత్రోధమాగేషం ప్రతిజ్ఞోయత్రంచరాత్రోగేవం విద్వాన్ పంచరాత్రేణ యజదేనం ప్రత్యేమ యజ్ఞేన యజదే పంచరాత్రోభవతి పంచమారుతమస్తంవత్సరదుష్టేవసంవత్సరేష్ఠో పంచాక్రాంకృపాంకో యజ్ఞో యజ్ఞమేవారుంధే త్రిపదజ్ఞోమో భవతి జగేవారుంధే పంచరసోభవతేంద్రియమేవా వరుంధే దత్తదశోభవత్యన్నావరుధ్యాసో ప్రైవతేన జాయతే పంచవింశోమాభవతి ప్రజాపతేనాథ్యై మహాప్రతమానన్నావరుద్ధే విశ్వజిత్సర్వపృష్టోదిరాత్రోభవతి సర్వస్యాభిజిత్యై దేవస్య ప్రసవేష్మినా బాహుభ్యాం పోష్ట స్వస్థాభ్యామాదగిమామగర్భన్నశనామశస్య పూర్వాయుజి విదసే కవ్యా ప్రజాదేవాస్వతమావూవర్ణస్థామన్మానపంతే అభిషాది భువనమధిగంతాది సత్తాజితోబింబే స్వాధరగం సప్రసరం గచ్చ స్వాహాగతవ్యాయ్యంతాశిగమనో ధత్తాది తరుణ క్రశ్యే త్వాక్షేపాయ త్వారయ్యే త్వాపోషాయ త్వాపృథివ్యే త్వాంతరిక్షాయ త్వాదివే త్వాఫలే త్వాసురే త్వాభ్యస్తౌషధేభ్యస్త్వా విశ్వేభ్యస్తాభూతేభ్యః విభోర్మాత్రా ప్రభో పిత్రాశ్వశిరగోశ్చర్వాజిసప్తిమాజ్యమిషాతిర్వణాదీర్ణామాత్యాదిత్యానాం పత్వాన్విక్షగ్నగే స్వాహ స్వాహేంద్రాగ్నిభ్యాగ స్వాహ ప్రజాపతగే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యోదేవతాభ్యై స్వాహేహమి స్వాహేహన్ స్వాహేహరమి స్వాహ భూరతి భవిష్యత్వాభ్యోదేవాశాపానాయతం దేవేభ్యోస్తం మేధాయ ప్రోక్షితం గోపాయత ఆయనాయ స్వాహ ప్రాయణాయ స్వాహోయ స్వాహోద్భుతాయ స్వాహ శోకాయ స్వాహ శోకృతాయ స్వాహ పలాయితాయ స్వాహ పలాయితాయ స్వాహ వర్గదే స్వాహ పరావర్గదే స్వాహ యజే స్వాహ ప్రయతే స్వాహ సర్వస్మై స్వాహ అగ్నే స్వాహ సోమాయ స్వాహ వాగవే స్వాహ వామ్మోదాయ స్వాహ సవిత్రే స్వాహ సరస్వత్యై స్వాహేంద్రాయ స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ సర్వస్మై స్వాహ పృథివ్యై స్వాహాంతరిక్షాయ స్వాహ దివే స్వాహ సూర్యాయ స్వాహ చంద్రమే స్వాహ నక్షత్రేభ్య స్వాహ ప్రాచ్యై దిశే స్వాహ దక్షిణాయై దిశే స్వాహ ప్రదేశ్యై దిశే స్వాహోదేత్యై దిశే స్వాహోర్ధ్వరే దిశే స్వాహ ఋగ్భ్య స్వాహ వాంతరిషాభ్య స్వాహ సమాహాభ్య స్వాహ శర్భ్య స్వాహ హోరాత్రేభ్య స్వాహ అర్ధమాస భ్యస్వాహ మాసేభ్యస్వాహ్యస్వాహ సంవత్సరాయ స్వాహ సర్వస్మై స్వాహ అగ్నే స్వాహ సోమాయ స్వాహ సవిత్రే స్వాహ సరస్వత్యై స్వాహ పూర్ణే స్వాహ బృహస్పతయే స్వాహ వామ్మోదాయ స్వాహ వాయవే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ సర్వస్మై స్వాహ పృథివ్యై స్వాహాంతరిక్షాయ స్వాహ దివే స్వాహాగ్నయే స్వాహ సోమాయ స్వాహ సూర్యాయ స్వాహ చంద్రమే స్వాహాంధే స్వాహ రాత్రియే స్వాహద్రవే స్వాహ దాధవే స్వాహ సుక్షిత్యే స్వాహ కృధే స్వాహ నిమ్నే స్వాహ రోగాయ స్వాహ హిమాయ స్వాహ శీతాయ స్వాహ తపాయ స్వాహ నిమ్న్యాయ స్వాహ వర్గాయ స్వాహ లోకాయ స్వాహ సర్వస్మై స్వాహ ఛందసాయనద్యుమగ్రేవేభిర్దేవతగాగాయత్రేణ సంతసాయనద్యుమగ్రేణ త్వత్తున హవిజాదేక్షయామిరుద్రేభిర్దేవేభిర్దేవతగా ఛందసాయనద్య శరదాత్మన హమిజాదేక్షయామ్యంగిరాభిర్దేవేభిర్దేవతగాపాందసాయనద్యేమంతసి శిరాభ్యాం త్వత్తున హమిజాదేక్షయామ్యాహందేక్షామరగమతస్యవత్నేంగాయత్రేణ ఛందసా బ్రహ్మణా జప్తగం సత్తే ధాగం సత్యమృతే ధాం మహే మోషు సుత్రమానమిహరి స్వాహేహమిషది స్వాహేహరం స్వాహేహరమది స్వాహ ఏంకారాయ స్వాహేంకృతాయ స్వాహ క్రందదే స్వాహ ప్రక్రందరే స్వాహ ప్రోథదే స్వాహ ప్రప్రోథదే స్వాహ గంధాయ స్వాహ ఘాతాయ స్వాహ ప్రాణాయ స్వాహాయ స్వాహ పానాయ స్వాహ సందేయమానాయ స్వాహ సంజితాయ స్వాహ విచక్షమానాయ స్వాహ విచక్తాయ స్వాహ పలాయమానాయ స్వాహ పలాయితాయ స్వాహోపరగ్రస్వదే స్వాహోపరతాయ స్వాహ నివేక్షదే స్వాహ నివిషమానాయ స్వాహ నివిష్టాయ స్వాహ నిషత్సదే స్వాహ నిషేదే స్వాహ నిషన్నాయ స్వాహ విచ్చదే స్వాహాధీనాయ స్వాహ నదాయ స్వాహ నిపత్స్యదే స్వాహ నిపద్యమానాయ స్వాహ నిపన్నాయ స్వాహ దయిష్యదే స్వాహ సగానాయ స్వాహ దయితాయ స్వాహ సమ్మేలిష్యదే స్వాహ సమ్మేలదే స్వాహ సమ్మేలితాయ స్వాహ స్వప్స్యదే స్వాహ స్వపదే స్వాహ సుప్తాయ స్వాహ ప్రభోప్స్యదే స్వాహ ప్రబుధ్యమానాయ స్వాహ ప్రబుద్ధాయ స్వాహ జాగరిష్యదే స్వాహ జాగ్రదే స్వాహ జాగరితాయ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ జన్మదే స్వాహ శ్రుతాయ స్వాహ వీక్షిష్యదే స్వాహ వీక్షమానాయ స్వాహ వీక్షితాయ స్వాహ దగుహాస్తదే స్వాహ సంజిహానాయ స్వాహోజ్జిహానాయ స్వాహ వివత్సదే స్వాహ వివర్తమానాయ స్వాహ వివృత్తాయ స్వాహోత్సాస్తదే స్వాహోత్తిష్ఠదే స్వాహోత్తిదాయ స్వాహ విధవిష్యదే స్వాహ విధోన్వానాయ స్వాహ విధూతాయ స్వాహోక్రగ్రస్యదే స్వాహోక్రామదే స్వాహోక్రాంతాయ స్వాహ చంక్రమిష్యదే స్వాహ చంక్రమ్యమానాయ స్వాహ చంక్రమితాయ స్వాహ కండోయిష్యదే స్వాహ కండోయమానాయ స్వాహ కండోషితాయ స్వాహ నిగమిష్యదే స్వాహ నిగమమానాయ స్వాహ నిగమితాయ స్వాహ యదప్యదస్మై స్వాహ యత్పిపదిదస్మై స్వాహ యన్మేహజిదస్మై స్వాహరేషకృత్కలోదస్మై స్వాహరేషసే స్వాహ ప్రజాభ్య స్వాహ ప్రజలనాయ స్వాహ సర్వస్మై స్వాహ అగ్నే స్వాహ వాయవే స్వాహ భూర్యాయ స్వాహ తమస్తమసి సత్యమసి సత్యస్య సత్యమస్తృతస్య మంసాయామృతస్యమత్యం ప్రజాపతిరస్యం వాజలీ మనుభస్పద్భ్రంతే జవస్సూర్యేణ విశోపోపదే కర్యం పశున్న గోపాయ పరిజ్మా సాధ్యామేవాగకామాహేతౌషద్రాత్రమపశ్యంతమాహరంతేనాయంతతో వైధేతువర్గం లోకమాయేం విద్వాగంధ్రాత్రమాధువర్గమేవ లోకమేంతిరేవ సత్రం వైషద్రాత్ర ప్రత్యక్షగ్యేదాని పృష్టాని ఏం విద్వాగంధ్రాత్రమాధురే సాక్షాదేవ దేవత అభ్యాలోహం షడ్రాత్రోభవతి షడ్వాదవర్ష పృష్టాని పృష్టైరేవ సంవత్సరంతే సంవత్సర ప్రతిష్టంతి బృహత్రసంతరాభ్యాయంతీయం వరసంతరమసో బృహదాభ్యామేవంత్యసో అనయోరేవ ప్రతిష్టంతే దేవీ యజ్ఞస్యాభ్యామేవర్గంయంత్రిమలగ్నిష్టోమోవరుంధరే పంచదశోభవతీంద్రియమేవరుంధరే సప్తదశోభవత్యన్నాభ్యస్యావరుధ్యాసో జాయంతేకవింశోభవతి ప్రతిష్ఠిత్యాసోరుచమేవాత్మందే తృణవోభవతి విజిత్యేత్రయస్త్రిగుంశోభవతి ప్రతిష్ఠిత్యే సదోహవిద్ధారిణ ఏతేన షడ్భ్రాత్రేణ్యేర్భవతస్తద్భవర్గం చక్రేవతే భవతస్సు వర్గస్య లోకస్ సమష్ట్యాోఖలబుద్ధోపోభవతి ప్రతిష్ఠిత్యే ప్రాంతోయాం విప్రాయ విగతువర్గో లోకస్సరస్వత్యా వేదే మయాన పంథాస్తమేవాన్వారోహంత్యాక్రోధంతోయాంతిమేవాన్నిప్రతిష్టాన్నిచ్చంతి యదాశరంగుర్వంతసేకముచ్చారకం సదాయ పురుషశ్రదేంద్రియాయ శ్రేవేంద్రియే ప్రతిష్టంతి యదాశదగం సహస్రం గుర్వంతసేకముచ్చారకం సహస్రదం యతో వా అసౌ లోకోమేవ లోకమభిజయంతి యదేహాహం ప్రమీయేత యదా వాజీయేనన్నసేకముత్నం తీర్థం కుసుమింద ఉద్దాలగలకామేన పశుమాన్ స్వామి సప్తరాత్రమాహరత్యేనవంతో గ్రామ్యా పదభత్తానవారుంధరేవం విద్వాన్ సప్తరాత్రేణ యజతే గావంతయేవ గ్రామ్యా పదభస్తానేవారుంధే సప్తరాత్రో భవతి సప్త గ్రామ్యా పశవస్తారణ్యా సప్తసందాగస్వయస్వృద్ధ్యైవృద్ధ్యష్టోమోవృంధే పంచదశోభవేంద్రియమేవృంధే సప్తదశోభవత్యన్నాద్యావృద్ధ్యాయతేన జాయతయేకవిగుంశోభవతి ప్రజక్షేత్రమేవాత్మంధక్తే ప్రణవోభవతి ప్రత్యక్షంపోర్వేహస్వృష్టాన్యవేయప్రత్యక్షంశ్వజిగతాశుద్ధావపసీరత్తేవముత్తమహస్యైకరాత్రశ్చనస్యాద్బృహస్వృంతరే పూర్వేహస్వోపయంతీయం వావరసంతరమసోగృహాభ్యామేవ నయంతసో అనయోరేవ ప్రతిష్టంత్యక్ప్రత్యక్షం విశ్వజితి పృష్టాన్వయంతిసాప్రత్తాన్వేతాదిగేవదతే బృహస్పతిరకామయన బ్రహ్మవర్చసేమిషేదమష్టరాత్రమోష్టమాహరేనాయమేవం విద్వానష్టరాత్రేణ్రహ్మవర్చస్వేమవచ్చరాత్రోభవచ్చాక్షరాగాయత్రే గాయత్రే బ్రహ్మవచ్చదం గాయత్రేమ బ్రహ్మవచ్చమవరుంధ్రేక్తరాత్రోభవచ్చోవేదశ్రోవాంతరదిశాభ్యరేవ బ్రహ్మవచ్చసమవరుంధ్రేక్ష ేవాృంధే పంచదశోభవేంద్రియమేవాృంధే సప్తదశోభవత్యన్నాస్యావృద్ధ్యాయతే జాయతేకవింశోభవతి ప్రతిక్షేత్రాసోరుజమేవాత్మం ధత్తే ప్రణవోభవతిత్రయత్రిగుంశోభవతి ప్రతిక్షేత్రే పంచవిగుంశోమోభవతి ప్రజాపదేనాప్తే మహాభగవానన్నాస్యావృద్ధ్యైష్జిత్సర్వృష్టోదిరాత్రోభవతి సర్వ స్యాభిదిత్యై ప్రజాపతి ప్రజాసృష్టాధన్యాయన్ సేతన్నవరాత్రమవశ్యత్రమాహరత్తేనాయో వై ప్రజాభ్యో కల్పదయలి ప్రజాన్ నిగచ్చేస్తరిహిరవరాత్రేణ ఇదేహి వా నేతాకా అకృప్తాసైతాః పృథన్ నిగచ్చన్ దీవానేవాభ్యో లోకాన్ కల్పయితాన్ కల్పమానాన్ పదాభ్యోను కల్పదే కల్పందే లోకా ప్రజాత్రేణైవేమున్లోకం కల్పయత్రేణాంతరిక్షంతి రాత్రేణాముల్లోకం యథా గుణే గుణమన్వశ్చేవమేవదంలోకేమోకమున్నస్తిలం భావాయజ్ఞోజ్ఞోరాజుజిజ్ఞాతోమాభవంతీజం వావజ్యోజిరంతరిక్షం గౌరసావాజురేష్ప్రజక్షంతిజ్ఞాత్రం ప్రజానాం గచ్చవరాత్రోభవచ్చ విభూర్ణమేవా జ్యోగామయాేత్సలవరాత్రేణ ప్రాణాహి వాేతస్యాధృతేతస్ోగామేవాధారోదయేతాద్భవదినేవ ప్రజాపతిరకామేన ప్రజాయేతేన దశరాత్రేణ ప్రజాయతే వై రాజో వాజేదశరాత్రోం విద్వాత్రేణ యజతే విరాజమేవ గచ్చతి ప్రజాపత్యో వాగేదయజ్ఞో యజ్ఞశరా ైవజాయతీంద్రో వై సుం దేవతాభిరాజేత్సరం వ్యాపృతమగచ్చత్స ప్రజాపదైవాధావత్తస్మాయేతం దశరాత్రం రాయచ్చత్తమాహరత్తేనాయతో వై హోన్యాభిర్దేవతాభిర్వ్యాపతమగచ్చత్తం విద్వాన్ దశరాత్రేణ యజతే వ్యాపతమేవ పాత్మన భాతర్వేణ గచ్చతి త్రిగవద్వాయజ్ఞోయత్రశరాత్రం కపుదేకవిగుంశకపుత్రయత్రిగుంశోజదేవం విద్వాత్రేణయజతేత్రిగపుదేవసమానానాం యజమాన పంచదశో యజమానయేకవిగుంశో యజమానత్రేత్రిగుంశ పురయజమానోదశరాత్రేణ యజేత దేవ పురాదేవ పరిజోహేతశ్చనగురశ్చనోపా వ్యాధో భవతి నైనమభిజన్ శృణుతే దేవాసు ేవాదేవ్యాభవన్పరాభ్యాతుల్యమాన్ సత్సరాత్రేణ యజేతదేవ పురాణేవ పరిగ్యూహతేభ్యాతుల్యాభవతి స్తోమస్తోమస్ోపస్థిర్భవతి భ్యాతుల్యమేవోపస్మిన్ గురుదే రామిణేతత్కుర్వంతి యజ్ఞాయాగం సగ్గస్తోమముపేత్యగణీయాగం సముపయంతేరగ్నిస్తోమధామ్యవస్థా పుణ్యస్ సదన్న ప్రాప్నుయాద్వాచావారేణేంద్రియేణ ప్రాప్నాక్రయవేదయ్యవాయవయదాగ్రేణ ేణేతాభిర్యమాణసర్వేషాంబాయేతత్పాత్రామింద్రియైరుచ్యపాత్రగుంసర్వేణైవేనమింద్రియేణాధిప్రయుంతేమాత్మక్షేత్రాణ్యేత్యాహృత్యోర్వై క్షేత్రాణిగచ్చిభోర్వాంగ్రంథేయాదామయామిన ప్రాణాలవాణేజస్య సుగచ్చతి యస్యామయతి ప్రాణాగ్రహా ప్రాణాలేవాశ్రుహితో వంజత్తుదయదేతాసర్భవతి దేవత్యేవ పూర్ణాంగ్రహాంగ్రంథేయాద్రిహి పర్జన్యోనవర్హే ప్రాణానువాగేతరిహి ప్రజానాగం సుగచ్చతి గరిహి పర్జన్యోనవర్హతి ప్రాణాగ్రహా ప్రాణాలేవ ప్రజానాగం శుచో మంజలి తాజప్రవర్హతి నాగత్రో వాయింద్రవాయవోగాయత్రం ప్రాయణీయమహస్తస్మాయణీయేహన్నైంద్రవాయవోత్యదేవైనమాయతనేగృహ్ణాయత్రేష్టభవేదప్రత్రేష్టభన్ విజేయమహస్తస్మాద్విజేయేహన్శుక్రోదిష్యదేష్టయమైనమాయతనేగృహ్ణాయ జాగరోవాహ్ గ్రహణ జాగదం తృతీయమహస్తస్మాత్రియేహన్నాగ్రహణోదిష్యదేష్టయమైనమాయతనేగృహ్ణాయత్స్ యజ్ఞమాపద్యోదయ్రేణస్వాదిశ్యదేత్రైవ్యమయంతరయమే పునః ప్రయంతేజన్మో వై ద్విజీయస్తి రాత్రో జాగదాగ్రేణోయచ్చేహన్నాగ్రేణోదిశ్యదేత్రయమైనమాయతనేగ్రంహాత్మే ఛందోనువర్గ్యావర్తంతే రాసంతరో వా ఐంద్రవాగవో రాసంతరం పంచమవ హస్తస్మాత్ పంచమేహన్నైంద్రవాగవో దృశ్యతే ేవైనమాయతనే గృహాదిపారిహతో వై శుక్రోపారిహతగం షష్ఠమహస్తస్మాేహం శుక్రో దృశ్యతే స్వయమైనమాయతనే గృహాద్వై ద్వితీయం యజ్ఞమాపద్యచ్చంద్రాగస్యాప్నోదయచ్చుక్రస్వో దృశ్యతేయత్రైవ యజ్ఞమనిషంతరయమైనం పునః ప్రయుంతే త్రిష్టన్మభావై ద్వితీయస్తు రాత్రస్తేష్టుభ శుక్రో యత్సప్తమేహం శుక్రో దృశ్యతే స్వయమైనమాయతనే గృహాద్య ేహన్నాగ్రేణోష్టమహస్తస్మానష్టమేహన్నాగ్రేణోష్టమేహన్నైంద్రవాయవోగ్రేణమాయుందేంద్రవాయవోగ్రేణమాయుందేంద్రవాయవస్వ్యదేయత్రైవ్యమతుషంతదేవైనం పునఃప్రయుంతేవచందోనుపర్యావర్తందేవసోపాగేషయజ్ఞశ్రయశమహత్తశమేహన్నైంద్రవాయవోగ్రేణయజ్ఞస్తైవాంతంగత్తాపసాత్పంథామపయంతసోయథాపహీయసా ప్రతిసారం వహంతి తాదుగేవదచ్ఛందాగస్యన్యోహన్యస్య లోకమభ్యధ్యాయంతాన్యేతేనైవ దేవాభ్యవా ైంద్రవాయవస్యవాయేతాగతనైంద్రవాయవోగ్రేణశుక్రస్వాగేతాగతనయ్యమహస్తస్మిన్నైంద్రవాయవోగ్రేణస్వాగవస్యాగతనే సప్తమేహం శుక్రోదిక్యత ఆగ్రేణశ్యవాయేతాగతనయ్యమహస్తస్మిన్ శుక్రోదిక్యతేస్మా శుక్రస్వాగతనేష్టమేహన్నాగ్రేణోగ్రేషందాగస్యవద్వివాహయతి ప్రవస్థతో వివాహమాప్నోదిగేవం మేధాసో దేవదాభ్యగేవ యజ్ఞే సంవిదం దాది తస్మాదిగమన్యోన్యస్మై దాది ప్రజాపదర్గామయత ప్రజాయేతం ద్వాదశ రాత్రమపశ్యత్తమాహరత్తేనాయతమైన ప్రాజాయ కామయేత ప్రజాయేషద్వాదశ రాత్రేణయేన ప్రేమజాయే బ్రహ్మవాజినామతం జ్ఞామ ప్రాయణాయజ్ఞాధగత్వాదిరాత్ర పూర్వ ప్రయుజ్యతయది చక్షుషీవాయతేయజ్ఞశ్రయదిరాత్రీకే పూర్వం ప్రయంజీరన్వగ్ధా కణీనికే ఏద్యస్తస్మాత్ర పూర్వ ప్రయుజ్యతే చక్షుషీ ఏవేజ్ఞే గాయత్రీం జ్యోతిపక్షాంజ్యోతిషాభాసాంగేష్టాముఖ్యాత్మై గాయత్రీ జ్యోతిపక్షాయం వేద జ్యోతిషాభాసాసు వర్గం లోకమేది ప్రజాపదర్వాదశ రాత్రో యావతి రాత్రో పక్షోయేంతరేష్టాముఖ్యాస్తాత్మా ప్రజాపదర్వావేషసాం సద్భవేషత్రేణ ప్రజానాేవస్వర్గాయోకాయత్రాభవదోద్వాహవాగేషాలేష్పాలరం పరిజోహ సువర్గస్థు లోకస్య ప్రభోచారితమోపాయేతేన ప్రజాపతిమయాజగంతేర్ధ్వోదిహవారిత్యక్షయజేమం విద్వాన్ ద్వాదశాహేతేస్మిన్నేచ్ఛందసరసమహవసంతాయ ప్రాయచ్ఛద్యవంగేష్మాయ ేమాషిలోహే మందశిశిరాభ్యాంతేనేంద్రం ప్రజాపతిలగా జగత్తదోమా ఇంద్రగింద్రాభవత్తస్మాహురాజావరస్యేదేనా వై గుణమత్తికస్తత్రే ప్రతిగృహాది పురుష గుణమస్మ గుణమం గౌర్వాత్రేణాన్నం బిభ్రజగత్తన్న నిర్ణయ నిజరితమోమలం జాగతకేకేమయతే ప్రజాపతిరార్ధ్వా సంవత్సర సంవత్సర ప్రజాపతి ప్రజాపతిర్వాయస్తపశోభిజాయతేర్ధావాలేస్రో రాత్రిజాయుద్వాదశో పశుదో ప్రథమాయజ్ఞంతాభిః సంభరతి ద్వితీయా యజ్ఞంతాభిరారభయా స్త్రీయా పాత్రాణితాభిర్ణం మేలిక్తే యాశ్చిదుర్థేన పితాభిరాత్మానమంతరదశుంధదేయో వా అస్య పశుమత్తి భాగం సగంసోయపురోణాశంభస్తిష్కగంసయ పరిపాపం పురేషగంసగ ఆజ్యం మజ్జానగంసయ స్వమగ్స్వేదగంసోవ అత్యీర్షణ్యాగ్రంథాదిగోద్వాదశాహే ప్రతిగ్రంథాది తస్మాద్వాదశాహేణయాజ్యం పాపనోవ్యావృత్యై ఏకస్మై స్వాహ నవ విగుంశతే స్వాహై కాన్ చతురి విగుంశతే స్వాహై కాన్ షష్ఠే స్వాహ నవ చత్వారి విగుంశతే స్వాహై కాన్ అష్టే స్వాహ నవ షష్ఠే స్వాహై కాన్ నాశే స్వాహ సదాయ స్వాహ ద్వాభ్యాగుంశదాభ్యాగ స్వాహ సర్వస్మై స్వాహ.